తైత్రీయారణ్యకే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ఓం భద్రం గర్హయతు, ఓం శాంతి శాంతి శాంతిః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్త్రీరంగైస్తువాగుంసస్తనోభిః విషేమ దేవైః దంగదాయుః. స్వస్తి న ఇంద్రా వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తాక్షోరిష్కణేః, స్వస్తి నా బృహస్పతిర్దధాతు. ఆపమాపామపః సర్వాః అస్మాదస్మాదితోముదః. అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంజస్కరధియా వాయుపశ్వారశ్మిపదయః. మరేభ్యాత్మానోద్రువః దేవేర్భువనసోమరేః. పుత్రవత్వాయ మే సుత మహానామ్నేర్మహామానాః. మహసో మహసస్వ దేవేః పర్జన్యసోమరేః. పుత్రవత్వాయ మే సుత అపాసృష్టిమపారక్షః. అపాసృష్టిమపార్ఘం అపాగ్రామపచావర్తిం. అపదేవేరితోహిత వజ్రం దేవేరజీతాగశ్చ. భువనం దేవసోమరేః. ఆగిత్యాలజితిం దేవీం యోనినోర్ధముదేషత. శివానః సంతమాభవంతు దివ్యాపమోషధయః. సుమృదేకాదరస్పతే మా దేవ్యోమ సందృశే స్మృతి ప్రత్యక్షమైదిహ్యం. అనుమానశ్చతుష్టయం ఏదైరాదిత్యమండలం సర్వే విధాశ్రితే సూర్యోమరీచిమాదత్తే. సర్వస్మాద్భువనాదుహి తస్యాః పాగవిశేషేణ స్మృతం కాల విశేషణం నదీవ ప్రభవాత్ కాచిత్ అక్షయ్యాత్ సందతే యథా తాన్నద్యోభితమాయంతి. సౌరస్వతేన నివర్తతే ఏవం నానా సముత్థానాః. కాలాః సంవత్సరగ్రశ్రుతాః. అనుషశ్చ మహసశ్చ సర్వే సమభయంత్రితం. సతే సర్వే సమావిష్టః. పూర్వసన్న నివర్తతే అధి సంవత్సరం విద్యాత్. తదేవ లక్షణే అనుభిష్ట మహద్భిష్ట సమారూఢ ప్రతిష్యతే. సంవత్సర ప్రత్యక్షేణ నాశిసత్వ ప్రతిష్యతే. వడరో విక్లిశ పింగః ఏతద్వరుణ లక్షణం. యత్రైతదు ప్రతిష్యతే సహస్రం తత్ర నీయతే. ఏకకం హి శిరో నానా ముఖే కృచ్ఛ్రం తదు లక్షణం. ఉభయతః సప్తేంద్రియాణి జల్పితం ద్వే ప్రతిష్యతే. శుక్లకృష్ణేన సంవత్సరస్య దక్షిణవామయో పార్శ్వయోః తస్యైదా భవతి. శుక్రంతే అన్యద్య జితంతే అన్యద్. పుషురూపే అహనే ద్యౌరివాసి విశ్వాహి మాయాపతి స్వసావః. భద్రాలే పూజం నిహరాదిరస్తుజి నాత్రభువనం. న పూషా న పశవః. నాదిత్యః సంవత్సరమేవ ప్రత్యక్షేణ ప్రేతమం విద్యాత్. ఏతద్వే సంవత్సరస్య ప్రేతమగుం రూపం. యోస్య మహానక్ష ఉత్పత్స్యమానో భవతి. ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దద్యాత్. సాగం జానాగం సత్వసమాహురేఖజం. షడుద్యమార్షయో దేవజాయిని వేదామిష్టాని విహితాని చామస. సాత్రేరేజందే వికృతాని రూపశః. కోణమర్యామిచితః సఖా సఖాయమబ్రవీర్. రాగో అస్పతీషతే యస్తిద్యాజతశివితకం సఖాయం. తదస్య వాచ్య విభాగో అస్తి. ఎదేకం శృణాత్యేకం శృణోతి. నహి ప్రవేతసు కృతస్య పంథామితి. ఋతురుతునానుద్యమానః విననాదాభిధావః. షష్టిశ్చత్రికంసకావల్గాః. శుక్లకృష్ణో షాష్టికౌ సారాగవస్త్రైర్జరదక్షః. వసంతావసుభిః సహ సంవత్సరస్రవిదుః. ప్రైషకత్వసమస్మృతః అమూనాదయతే కన్యాన్. అమోఘశ్చ పరిరక్షతః. ఏతావాదప్రయుజ్యంతే యత్రైతదుపదిశ్యతే. ఏతదేవపి జానీయాత్. ప్రమాణం కాలపర్యయే విశేషణం తు వక్ష్యామః. ఋతూనాంగనం నిబోధత. శుక్లవాసారుద్రగణః గ్రహేష్వేనావత్ప్రదేశః. గ్రహం పృథివీకం సర్వా జ్యోతిషా ప్రతిక్షేణతః. విశ్వరూపాణి వాసాగుంసి ఆదిత్యానాం నిబోధత. సంవత్సరేణం కర్మఫలం. పరిషాభిర్దాగుంసః దుఃఖో దుఃఖచక్షుదివ తద్మాపీతయివ దృశ్యతే శీతేనామ్యథయన్నివ రుదక్షయివ దృశ్యతే కాలేదేవ సామ్యశ్రాస్తచక్షుషి యావే ప్రజాభ్యగ్రశ్యంతే సంవత్సరాక్తాభ్యగ్రశ్యంతే యా ప్రతిష్టంతి సంవత్సరేణా ప్రతిష్టంతి వర్షాభ్యర్థ అక్షిదుఃఖోచ్చిరస్యైవ విప్రసన్నే గణేనికే ఆంతేదాభ్యరన్నాస్తి త్రిభూణాంతన్నిబోధత కనకాభానివాసాగుంసి అహతాని నిబోధత అన్నమశ్లీనమృద్మీత అహంబో జీవనప్రద ఏతావాదప్రయుజ్యంతే శరద్యద్రోపదిశ్యతే అభిషోన్వంతోభిఘ్యంతకివ వాదవంతో మరుద్గణా అముతో జేతుమిషముఖమివ సన్నద్ధా సహదృశేహ అబద్ధస్తేర్వస్తివన్నేరివ విశిఖాచక్కపద్మిన అక్రుద్ధస్యమానస్య వృద్ధస్యవలోహిని హేమశ్చక్షుషీ విద్యాద్ అక్షణయోక్షిమణోలివ దుర్భిక్షం దేవలోకేషు మనోనామృతగంగృహే ఏదావాజప్రవదంతీ వైద్యుతో యాంతి శైశరీ తాగ్నిః పవమానా అన్వైక్షత ఇహ జీవికామపరి పశ్యన్ తస్యైతా భవతి ఇహే హవస్వ తపసః మృతసూర్యత్వజ శర్మసత్పథా ఆవరణే అధికాంబ్రాణి వాసాగుంసి అష్టివద్విశతగ్నిజ విశ్వే దేవా విప్రహరంతి అగ్నిజక్వాసశ్చత నైవ దేవో న మర్త్యః నరాజావరుణో విభుః నాగ్నిర్నేంద్రో నవమానః మాతృకచ్చన విద్యతే దివ్యశ్రీ కాధనరాత్రి పృథివ్యామపరాశ్రిత తస్యేంద్రోమ్రిరూపేణ ధనుర్యామశిరస్వయం తరిన్ద్రధనుర్ధ్యం అభ్రవర్ణేషు చక్షతే ఏతదేవధయ్యోర్వాదృహస్పత్యస్య ఏతద్రుద్రస్య ధనః రుద్రస్తే మధురాత్రి శిరబుద్ధిపేద సప్రవర్గ్యాభవతే తస్మాద్య సప్రవర్గేణ యజ్ఞేన యజతే రుద్రశిర ప్రతిదాది నైనకం రుద్ర ఆరుగో భవతి ఏం వేద ప్రత్యోర్ధ్వాక్షోదిరష్టాద్ శిర ప్రతిశ్యతే నైవ లోపన్న వాసాగుంసి అచక్ష ప్రతిశ్యతే అన్యాన్యంతమహిగ్రాద పరస్తద్దేవలక్షణం లోహితోక్ష్మిశాలశీష్ణి సూర్యశ్చోదయనం ప్రతి రంగరోషిణ్యంజలికాం రంగరోషిజానుకాం విజానుకామేంజలికా అమీవాచముపాసరామిది తస్మై సర్వమంతే మర్యాదాకర్తాత్మపురోషా బ్రాహ్మణ ఆప్నోతి ఏవం వేద సర్వత సంవత్సరేతై సేనానీభిః సహ ఇంద్రాయ సర్వాన్ కామాన విభవతి సద్రప్సః తస్యైతా భవతి అవద్రప్సో అగుం సుమతే ప్రతిష్టతే యానః కృష్ణాదృశభిః సహస్రైః ఆవర్తమింద్రశ్చత్యాధమంతం వస్తిగతం నృపణాభద్రామిది ఏదీవేంద్రః సదా వృత్యాసః అసురాన్ పరివృష్టతి పృథివ్యగుం సుమతి తామన్నవస్థితః సంవత్సరో దివం చ నైవం విదితాచార్యాహందే వాసినౌ అన్యోన్యస్మై దృహ్యాతాం యో దృహ్యతి భ్రశ్యతే స్వర్గాన్ లోకాత్ ఇత్యమండలాని సూర్యమండలాన్యాఖ్యాయికాః అసవోర్ధ్వగుంసనిర్వచనాః ఆలోకోభ్రాజఃపటనః పతంగః స్వర్ణభాజ్యోతిషీమానే విభాసః తే అస్మై సర్వే దివమాతపంతి ఓర్జందుహానామస్ఫురందగితి కశ్యపోష్టమః సమహామేరుంద్రజహాది తస్యైషా భవతి తత్తే శిల్పం కశ్యపరోచనావదే ఇంద్రియావత్ పుష్కలం చిత్రభానో యస్మిన్ సౌర్య అర్పితా సప్త సాకం తస్మిన్ రాజానమతి విశ్రయేమమిది తే అస్మై సర్వే కశ్యపా జ్యోతిర్లభంతే తాన్ సోమ కశ్యపా దశనిర్ధమతి భ్రష్టాగమగతి దైవం ప్రాణోజీవానీంద్రియజీవాణి సప్తశీర్షణ్యా ప్రాణాః సూర్యా ఇత్యాచార్యాః అవశ్యమహమేదాన్ సప్త సూర్యాని పంచకర్మా వాత్స్యాయనః సప్తకర్ణశ్చ ప్లాక్షిః ఆనుశ్రయేవనోకశ్యపయుతి భూవేదయితే నయితే కుమిల మహామేరుం గంతం అవశ్యమహమేత సూర్యమండలం పరివర్తమానం గార్గ ప్రాణప్రాతః గచ్చంత మహామేరుం ఏకం చాజహతం భ్రాజపడల పదంగా నిఘనే తిష్టన్నాతపంతి తస్మాదిహతృతపాః అముత్రేతరే తస్మాదిహాతపృతపాః ఏషామేషా భవతి సప్తసూర్యాదిమన ప్రవిష్టాః తానన్వేదిపశుభిర్దక్షిణావాన్ తే అస్మై సర్వే ఘతమాతపంతి ఊర్జం దుహానానవస్ఫురందగితి సప్తత్రిదసూర్యా ఇత్యాచార్యాః తేషామేషా భవతి సప్తదిశో నానాసూర్యాః సప్తహోతారిత్రిజః దేవా ఆదిత్యాయే సప్త తేభిః స్తోమాభిరక్షణ ఇది అలభ్యాం నాయః దిగ్భ్రాజిరథోహం కరోతి ఏతై భావతాదహర్షదోర్యదాయ ఇది వై సంపాయనః తస్యైదా భవతి యద్యావయంతతే శతకం శతం భూమేః ఉదస్యుః నత్వా వజ్రేణ సహస్రకం సూర్యాః అనుజాతమష్టలోదశే ఇది నానాలింగత్వాదోనాన్నానాసౌర్యత్వం అష్టౌదవ్యవచాయే సూర్యమండలాన్నిష్టాదూర్ధ్వం తేషామేషా భవతి చిత్రం దేవానాముదకాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావాపృథివీ అంతరిక్షం సూర్య ఆత్మానగతస్తస్థుషశ్చేది వేదమభ్రణ్య విశదే పాయగుం సంవత్సరామితః వాహక్వేగం దేవరాత్రి కుమాసారవశ్యతాః అర్ధమాసా ముహూర్తాః నిమేషాస్తుభిః సహ క్వేమా ఆపో నివిశంతే ఇదితో యాంతి సంప్రతి కాలాప్సు నివిశంతే ఆపస్సూర్యే సమాహితాః అభ్రాహాణ్యపప్రపద్యంతే విద్యుత్సూర్యే సమాహితా అనవన్నే ఇమే భూమి యంచాసౌ చరోదశి దిగ్విష్కులత్రాంతరా భూతం ఏనే మే విశతే ఉభే విష్ణునా విశతే భూమి ఇది వత్సస్య వేదనా ఇరావతీధే నమతీ భూతం సూర్యవసని మనుషే యష్టభ్రాద్రోదశే విష్ణవేతే దాధత్సపృథివీమభిగోమయూకైః కిం తద్విష్ణోర్బలమాహుః కాదేత్యక్యం పరాయణం ఏకో యద్ధారయద్దేవః రేచతీరోదశే ఉభే వాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాద్దీప్తిరుచ్యతే త్రిపదాద్ధారయద్దేవః యద్విష్ణోరేకముత్తమం అగ్నియవాయవస్తైవ ఏషదస్య పరాయణం వృక్షామిత్రాపరం మృత్యం అవమమధ్యమంతకం లోకం చ పుణ్యపాపానాం ఏతత్పృక్షామిదం ప్రతి అవమాహపరం మృత్యం అవమానంత మధ్యమం అగ్నిరేవావమో మృత్యుః చంద్రమాచతురుచ్యతే అనాభోగాః పరం మృత్యం పాపాః సంయంతి సర్వదా ఆభోగాస్తేవ సంయంతి యత్ర పుణ్యకృతో జనాః తతో మధ్యమమాయంతి శతమగ్నిం చ సంప్రతి పృచ్ఛామిత్వా పాపకృతః యత్ర యాతయతే నమః పున్నస్తద్బ్రహ్మన్ ప్రబ్రూహి యది వేత్సా హృతో గృహాన్ కష్టపాదురితాః సూర్యాః పాపాన్ నిర్ఘ్నంతి సర్వదా రోదస్యోరంతర్దేశేషు తత్కన్యస్యందే వాసవైః ఏ శరీరా ప్రపద్యంతే యథా పుణ్యస్య కర్మణః అపాహాన్యపాదకే శాసః తత్ర తేయో నిజాజనాః దృత్వాపదమృత్యుమాపద్యంతే అద్యమానా స్వకర్మభిః ఆశాదికాక్రమయ ఇవ తతః పూయంతే వాసవైః అవేదం మృత్యుంజయతి ఏవం వేద సకల్పైవం విద్బ్రాహ్మణః దీర్ఘశ్రుత్తమభవతి కశ్యపశ్యాది సిద్ధగమన సిద్ధాగమన తస్యైవతి ఆయస్మిన్ సప్తవాసవాః రోహంతి పూర్వ్యారుహ విషిర్హదీర్ఘశ్రుత్తమః ఇంద్రస్య ఘర్మ అతిచరితి కశ్యపః పశ్యకో భవతి తత్సర్వం పరిపశ్యతి సూక్ష్మ్యాద్ అథాగ్నేరక్షవరుణస్య ప్రశ్నైతా భవతి అగ్నేనయ సుపచారాయే అస్మాన్ విశ్వానిదేవ విజునాన్ విద్వాన్ యోధ్యస్పద్యుహురాణమేన భూయిష్టాంతేన వక్తిం విధేమేతి అగ్నిష్ఠజాత వేదాశ్చ స సహోజాజిదా ప్రభు వైశ్వానరోనర్యాపాశ్చిరాధాశ్చ సప్తమ సర్పే వాష్టమో గీనా ఏ జేష్టో బసవ క్షిదా ఇది సర్పే వాగ్రేరచర్వర్ణ విశేషా నీలాచిష్ట పీఠకాచిష్టేది అథవాయోరేకాదశపురుషస్యైకాదశస్యైకస్యర్భాజమానాద్యమదాతాశ్చవాదిలోహితూర్ధ్వావపదం వైద్యుదగిత్యేకాదశ వేదం వేద సహోవాచవ్యాపారాచర్య విద్యుద్ధమేవాహం మృత్యుమేక్షమితి నత్వకామకం హంతి ఏవం వేద అసగంధర్వగణా స్వానభ్రాట్ అంగారుర్బంభారి హస్తస్వహస్త విశ్వానుర్విశ్వావసు మూర్ధన్వాన్ సూర్యవర్చాశగంధర్వగణా దేవాశ్చ మహాదేవా అశ్మయశ్చ దేవాగణగిల నయనంగలోహినస్తి ఏవం వేద గౌరీమాయుసలిలా నిక్షతి ఏకపది త్రిపదీసాదిష్పది అష్టాపది నవపది బభూపిషే సహస్రాక్షరాపరమే వ్యోమన్వితి వాచో విశేషణం అచనిగతవ్యాఖ్యాతారుణక్రమిష్యామ వరాహవస్వ తపస విద్యన్మహసోధూపయ స్వాపయో గృహమేధాశ్చేత్ పర్జన్యా సప్త పృథివీ సంతి వృష్టిభిరితి ఏతైవక్తి విపరీతా సప్తభిర్వాదేరుదీరితా అమోన్లోకానభివరిషంతి తేషామేషా భవతి సమానమేతదుదకం ఉచ్చైత్యవచాహభిః భూమిం పర్జన్యా జిన్వంతి దివంజిన్వంత్యగ్నే అజక్షరం భూతకృతం విశ్వే దేవా ఉపాసరే మహర్షిమస్య గోప్తారం జమదగ్నిమకుర్వద జమదగ్నిరాప్యాయతే ఛందోభిష్టదుర్తరై నాగ్నిస్వామస్య దృప్తాస బ్రహ్మణా వీర్యావద శివాన ప్రతిశోష తచ్చయ్యోరావృణీమహే గాపిం యజ్ఞాయ గాపిం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధన్యుగాతుభేషజం ఛన్నోస్తద్విపదే ఛంచతుష్పదే సోమపాఖ్యాతృదయం భూమి పరం వ్యోమ సహస్రవృత్ అశ్వినా భుజ్యూనా సత్యా విశ్వస్ జగతస్పతి జాయా భూమిష్పతిర్వ్యోమ మిథునం తాతుయసు పుత్రో బృహస్పతి రుద్ర సరమా ఇదస్త్రీ భూమం శుక్రం వా మన్యతం వా మన్యత్ విషురూపే అహనే ద్యౌరివస్థ విశ్వాహి మాయావధస్వధావంతౌ భద్రావాన్ భూషణా విహరాదిరస్తో వాసాత్యో చిత్రో జగతో నిధానౌ యావా భూమే జలధస్వగం సఖాయౌ తావశ్వినా రాసభాశ్వాహవం మే శుభస్పతి ఆగతం సూర్యయా సహ త్యుగ్రోహ భుజ్యమశ్వినోద మేఘే రయన్న కశ్చిన్నమృవా అవాహా తమోహసం నౌభిరాత్మంబతే అంతరిక్షప్రభిరపోలకాభిస్రహక్షపస్త్రిరాజవ్రజద్భిజ్యమోహసుపతంగై సముద్రస్థన్నార్ద్రస్ పారే రథైరథైరే శతమధ్య షడశ్వై సవితారంబిదన్వంతం అనుబద్ధ్రాదిశాంబర ఆపపౌరుషంబరశ్చైవ సవితారే పశోభవత్ యగం సుదృప్తం విదిత్వైవ బహుసోమగిరం వశీ అన్వే చతుర్గ్రావక్రియాంతం ఆయసూయాన్ సోమతృప్సిషు ససంగ్రామస్తమోద్యోత పాశోగాహ్యపాకృత్ సదర్గోభిస్తవాత్యే రక్షసానం విదాశ్చయే అన్వే విపరివృత్యాస్తః ఏవమేతౌ స్థో అశ్వినా తేభ్యః పృథివ్యోః అహరః గర్భం దధాచే త్రయోరేతో వత్సావహో రాత్రే పృథివ్యాః దివో రాత్రి తాభిషక్తౌ దంపతీ ఏవ భవతః త్రయోరేతో వత్సౌ అగ్నిశ్చాదిత్యశ్చ రాత్రే వత్సః శ్వేతాదిత్యః అహ్నోగ్నిః తామ్రో అరుణః తాసిషష్టౌ దంపతీ ఏవభవతః త్రయో ఏతౌ వత్సౌ వృత్రశ్చ వేద్యుశ్చ అగ్నేర్వృత్రః వేద్యుదాదిత్యస్య తాసిషష్టౌ దంపతీ ఏవభవతః త్రయో ఏతౌ వత్సౌ ఉష్మాజనేహారశ్చ వృత్రస్యోష్మా వేద్యుశ్చ నేహారః తౌ తావేవ ప్రతిపద్యేతే సేము రాత్రి గర్భిణీ పుత్రేణ సంవసతి తస్యావాయేతు దుర్బణం యద్రాత్రో రశ్మయః యథాగోర్గర్భిణ్యా ఉల్బణం ఏమేతస్యా ఉల్బణం ప్రజయష్టః ప్రజయాద పశుభిష్ట భవతి ఏవం వేద ఏనముద్యంతమపియంతం చేతి ఆదిత్యః పుణ్యస్య వత్సః అథ పవిత్రాంగిరసః పవిత్రవంతః పరిభాజమాసతే విదేశాం రత్నాభిరక్షతే వ్రతం మహసముద్రం వరుణ స్థిరోదే ధీరా ఇచ్చే గుర్ధరుణే స్వార్థం పవిత్రం దే విదతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేజ విశ్వదః అతత్రదామో అశ్నుదే శ్రుతాదయగ్రహం దస్తత్సమాసుత బ్రహ్మాదేవానాం అసుర సబ్దే తదక్షః సప్తాత్రిశ్రయతే సర్వే త్రయోగస్త్యశ్చ నక్షత్రై సంగతాపసన్ చతుర్విశ్యావాశ్వస్యావర్తికామస్య అమీరక్షామీరాస ఉచ్చా నర్తంద్రశ్రే గుహ యుద్యవేయో అతద్ధాని వరుణస్య మృతాని విశాఖచంద్రమా నక్షత్రమేది తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోయోన ప్రచోదయాద్ తత్సవితుర్వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్టకం సర్వసాధనం స్వరంభకస్య ధీమహి అపాగూహదీన సర్వాన్ దివంధర నర్తంతాన్యభవం దృశే అస్మాసం భవిష్యామః నామ నామైవ నామే నపుంసకం పుమాజస్మే స్థావరోస్మ్యథలింగమః యజేయక్షియష్టాహేత మయా భూతాన్యక్షత వశవోమభూతాని అనుబంధోస్మ్యుధో స్త్రియస్సతీః తావు మే పుంసాహుః పశ్చక్షన్ విజేదంధ్రుత్రిమాజిగేత ఎస్తాజానాత్ సవిదః పితాసత్ అంధోమణిమవిందత్ తమనంగులిలాపయత్ అగ్నివ ప్రత్యముంజత్ తమలిష్ట ఊర్ధ్వమూలమవాచ్ఛాకం వృక్షయోగేతసంప్రతి సద్దభ్యాత్ మృత్యర్మామారయాదిదిః అజితకం మృదులం గీతం వీణాపణవలాసితం మృతం జీవం జగత్కించిత్ అంగానిష్ణే విద్యుదత్ అదృశ్యగస్తృశ్యధ్యాయతే అస్మాజ్జాతా మే మిథూచరన్ పుత్రో నిర్వృత్యా వీ దేహ అచేతాయశ్చ చేతన సతం మణిమ విందత్ సోనంగులిరా వేదే సోగ్రీవ ప్రత్యముంజత్ సోహిక్వో అధశ్చత నైతమిషం విదిత్వా నగరం ప్రవిశేత్ ఇది ప్రవిశేత్ మిథూచరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్య వ్రతం ఆతమగ్నే రథం తిష్ట ఏకాశ్వమేక యోజనం ఏకచక్రమే మధురం బాధద్ధాది గజం విభో నరిష్యతి నవ్యసతే నాస్యాక్షోయాదు సజ్జతి యచ్చేతాం రోహితాగశ్చాగ్నేః అచేయుత్వా సుతిష్ఠతి ఏకయాజిదృష్టస్వభూతే ద్వాభ్యామిష్టయే విపుంసత్యా చ చతుర్విష్టభాషే త్రిపుంసదా చ యద్ధర్మాయ విహతా విముంచ ఆతనుష్ప ప్రతనుష్ప ఉద్యమాశమసంధమ ఆదిత్యే చంద్రవర్ణానా గర్భమాధే యః కుమాన్ ఇతస్సిక్తకం సూర్యగతం చంద్రమసే రసంకృధి వారాజంజనయాగ్రేగ్నిం ఏకో రుద్రముచ్యతే అసంఖ్యాతా సహస్రాణి స్మర్యలేన దృశ్యతే ఏవమేతన్యబోధత ఆమందేంద్రాదిభిః యాహి మయూరరోమభిః మా త్వాగేజిన్నే మురిన్న వాసినః దశన్వే వృతాయిః మా మంత్రేంద్రహరిభిః యామి మయూరరోమభిః మా మాగేజిన్నే మురిన్న వాసినః విధన్వే వృతామి అనుభిష్టమహద్భిష్ట నిఘష్వేర సమాయుతైః కాలేర హరిత్వమాపన్నైః ఇంద్రాయాది సహస్రయుగ అగ్నిర్విభ్రాష్ట్యవసనః వాయుష్వేదశకర్దృగః సంవత్సరాభిషోపన్నైః నిత్యాస్తే విజలాస్తవ సుబ్రహ్మణ్యాగుం సుబ్రహ్మణ్యాగుం సుబ్రహ్మణ్యా ఇంద్రాగచ్చ హరివాగచ్చ మేధాతిథేః మేషవృషణస్వస్య మేనే గౌరావస్కం జిన్నహల్యాయే జార కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ అరుణాశ్వాయిహాగతాః బసవః ప్రసవిక్షితః అష్టో దిగ్వాసుసో అగ్నయః అగ్నిశ్చిదాన వేదాశ్చేత్తే తామ్రాశ్వాస్తామ్రరథాః తామ్రవర్ణాస్తథాశిలాః దండకస్తాః ఖాదద్వదః ఇతో రుద్రాః పరాంగదాః ఉక్తగ్రస్థానం ప్రమాణం చ పురగితః బృహస్పతిశ్చ సవితాజ విశ్వరూపే విహాగతాం రథేనోజగవర్త్మనా అప్సుషా ఇషద్వయోః ఉక్తో వేషో వాసాగుంసిత కాలావయవానామిదః ప్రతీచ్యా వాసాత్యా ఇత్యశ్వినోః కోంతరిక్షే శబ్దం కరోతీతి వాసిష్ఠో రోహిణో మీమాగుంసాం చక్రే తస్య హితా భవతి వాశ్రేవ విద్యుదితి బ్రహ్మణ ఉదరణమసి బ్రహ్మణ ఉదీర్ణమసి బ్రహ్మణ ఆస్తరణమసి బ్రహ్మణ ఉపస్తరణమసి అష్టయోనీమష్టపుత్రాం అష్టపత్రే మిమాం మహే అహం వేదనమే మృత్యుః రజామృత్యురఘాహరజ అష్టయోన్యష్టపుత్రం అష్టపతితమంతరిక్షం అహం వేదనమే మృత్యుః రజామృత్యురఘాహరజ అష్టయోనీమష్టపుత్రాం అష్టపత్రే మమోందివం అహం వేదనమే మృత్యుః నచామృత్యురగాహరద్ సుత్రామానం మహీమోషో అదిశర్జౌరదిరంతరిక్షం అదిర్మాతాసు పితాసు పుత్రః విశ్వే దేవాదిశిః పంచజనాః అదిర్జాతమదిర్జనిత్రం అష్టౌ పుత్రాసు అదితేః ఏ జాతాస్తన్నః పరే దేవా ఉపప్రేత్ సప్తభిః పరామార్తాండమాశ్రిత సప్తభిః పుత్రైరదిరిః ఉపక్రేత్ పూర్వయుగం ప్రజాయీ నృత్యవేదత్ పరామార్తాండమాసరది తానుక్రమిష్యామః మిత్రశ్చ వరుణశ్చ ధాతాచార్యమాచ అగుంశశ్చ భగశ్చ ఇంద్రశ్చ వివస్పాకిశ్చేత్తేతే హిరణ్యగర్భో అగుంశస్య నిషయ బ్రహ్మయజ్ఞానం తదిపదమిది గర్భ ప్రాజాపత్యః అథ పురుషః సప్తపురుషః యోసో తపన్నుతేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోతేతి మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణానాదాయోదకాః అసౌయోస్తమేతి సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణానాదాయాస్తంగాః అసౌయాపూయ్యతే సర్వేషాం భూతానాం ప్రాణేరాపూయ్యతే మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరాపూరిష్ఠాః అసౌయో వక్షీయతే సర్వేషాం భూతానాం ప్రాణేరవక్షీయతే మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవక్షేష్ఠాః మమో నక్షత్రాణి సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృపత ఇమే మాసాశ్చార్ధమాసాశ్చ సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృపత ఇమర్తవః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృపత అయం సంవత్సరః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసర్పతిచోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృప ఇదమః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసర్పతిచోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృప యగం రాత్రిః సర్వేషాం భూతానాం ప్రాణేరవ ప్రసర్పతిచోత్సర్పతి చ మామే ప్రజాయా మా పశూనాం మామ ప్రాణేరవ ప్రసృపతమోత్సృప ఓం భూర్భువస్వః ఏతద్వామిషణం మానామిషణకం రేభ్యం అథాయుష్టస్యాష్టపురుషస్య పశూనామాదిత్యానాగస్థానే స్వతేజసా భాని రుద్రానామాదిత్యానాగస్థానే స్వతేజసా భాని ఆదిత్యానామాదిత్యానాగస్థానే స్వతేజసా భాని సదాగుంధత్యానాం ఆదిత్యానాగస్థానేష్ తేజసా భాని అభిసోన్వతామభిఘనా పాదవతాం మరుతాం ఆదిత్యానాగస్థానేష్ తేజసా భాని విభూనామాదిత్యానాగస్థానేష్ తేజసా భాని విశ్వేషాం దేవానాం ఆదిత్యానాగస్థానేష్ తేజసా భాని సంవత్సరస్య సవితుః ఆదిత్యస్య స్థానేష్ తేజసా భాని ఓం భూర్భువస్వః అశ్వయోగో మిచనం వానో మిచనకం రేద్ధ్వం ఆరోగస్య స్థానేష్ తేజసా భాని భ్రాజస్య స్థానేష్ తేజసా భాని పటలస్య స్థానేష్ తేజసా భాని పదంగస్య స్థానేష్ తేజసా భాని స్వర్ణస్య స్థానేష్ తేజసా భాని జ్యోతిషీమఠస్య స్థానేష్ తేజసా భాని విభాసస్య స్థానేష్ తేజసా భాని కశ్యపస్య స్థానేష్ తేజసా భాని ఓం భూర్భువస్వః ఆహోమో మిథునం మానో మిథునకం రేధ్వం అసవాయోరేకాదశ పురుషస్యైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని యవదాతానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని వాసిక వైద్యుదానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని రజదానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని పురుషానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని శ్యామానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని కపిలానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని అతిలోహితానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని ఊర్ధ్వానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని అవపరంతానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని వైద్యుదానాగం రుద్రానాగస్థానేష్ తేజసా భాని ప్రభ్రాజమానీనాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని యవదాదీనాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని పాసిక వైద్యుదీనాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని రజతానాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని పరుషానాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని శ్యామానాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని కపిలానాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని అతిలోహితీనాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని ఊర్ధ్వానాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని అవపదంతీనాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని వైద్యుదీనాగం రుద్రాణీనాగస్థానేష్ తేజసా భాని ఓం భూర్భువస్వః రూపాని వో మిథునం వానో మిథునకం రేద్ధ్వం అథాగ్నేరక్షపురుషస్య అగ్నేః పూర్వదిశ్యస్య స్థానేష్ తేజసా భాని దారువేదస ఉపదిశ్యస్య స్థానేష్ తేజసా భాని సహోజసో దక్షిణదిశ్యస్య స్థానేష్ తేజసా భాని అయిరాప్రభౌ ఉపదిశ్యస్య స్థానేష్ తేజసా భాని వైశ్వానరస్యాపరదిశ్యస్య స్థానేష్ తేజసా భాని నరియాపస ఉపదిశ్యస్య స్థానేష్ తేజసా భాని పంపిరాసర ఉపదగ్నిశ్యస్య స్థానేష్ తేజసా భాని సర్పిణ ఉపదిశ్యస్య స్థానే తేజసా భాని ఓం భూర్భువస్వః దిశో వో మిథునం వానో మిథునకం రేద్ధ్వం దక్షిణ పూర్వస్యాందిశర్పే నరగ తస్మాన్నః పరిపాహే దక్షిణాపరస్యాందిశ్య విదర్పే నరగ తస్మాన్నః పరిపాహే ఉత్తర పూర్వస్యాందిశ విషాదే నరగ తస్మాన్నః పరిపాహే ఉత్తరాపరస్యాందిశ్య విషాదే నరగ తస్మాన్నః పరిపాహే ఆయస్మిన్ సప్తమాసమా ఇంద్రియాణి శరకృత విద్యేతే ఇంద్రఘోషాపశుభిః పురస్తాదుపదధామనోజవసోమోరుద్రే పశ్చాదుపదధతాం విశ్వకర్మావారిత్యేరుత్తరదుపదధతాం కృష్టావరూపేరుపరిష్టాదుపదధతాం సంజ్ఞానం వః పశ్చాదిదే ఆదిత్య సర్వోగ్ఞః పృథివ్యా వాయురంతరిక్షే సూర్యో దివి చంద్రమా దిక్షో నక్షత్రాణి స్వలోకే ఏవాహ్యగ్నే ఏవాహిమాయో ఏవాహి ఇంద్ర ఏవాహి పోషన్ ఏవాహి దేవాః ఆపమాపాముఖ సర్వాః అస్మానస్మాదితోముదః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంజ స్కరద్భియా వాయురశ్వారశ్మిపదయః వరేచ్చాత్మానో అద్రుహః దేవేర్భువన సోమరేః పుత్రవత్వాయమే సుత మహానాం నేర్మహమానాః మహసో మహసస్వః దేవేః పర్జన్యసోవరేః పుత్రవత్తాయమే సుత అపాసృష్ణిమపారక్షః అపాసృష్ణిమపారఘం అపాఘ్రామపశావర్తిం అపదేవేరితోహిత వజ్రం దేవేరజేతాగిష్ట భువనం దేవసోవరేః ఆదిత్యాదజం దేవే యోనినోర్ధముదేషత భద్రం కర్ణేభిశ్రుయామదేవాః భద్రం పశ్యేమాక్షుభర్యజత్రాః స్థిరంగేయేష్టువాగుంసస్తనోభిః విషేమదేవహితయ్యతాయుః స్వస్తిన ఇంద్రావృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినస్తాక్షోదిష్టనేమిః స్వస్తినా బృహస్పతిర్దధాతో ఏతమో అరుణాథశ్చ ఋషయోపాతరసనాః ప్రతిష్టాగుం శతధాహి సమాహితాసో సహస్రధాయసం శివానశ్రంతమా భవంతు దివ్యా ఆపవోషధయః సమృహీకాదశ్వతి మా దేవ్యోమ సందృశి యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వాపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వే వాయోరాయతనం ఆయతనవాన్ భవతి యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వే తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యోముష్యతపద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావాపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి యగేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి యగేవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవతిష్ఠతి ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితాః రేషాభ్యనోక్తా అపాగం సముదయకం సన్ సూర్యే శుక్రం సమాభృతం అపాగం రసస్యయోరథ సంలో గృహ్ణామ్యుత్తమమియి ఇమే వై లోకా అపాగం రస తేముష్మిన్నాదిత్తే సమాభృతాః జానదగ్భేముత్తర వేదేర్ఘాత్వా అపాం పూరయిత్వాగుంభదగ్నం పుష్కరవర్ణైః పుష్కరదండైః పుష్కరైశ్చ సర్గస్థేర్య తస్మిన్ విహాయతే అగ్నిం ప్రణీయోపసమాధాయ కంభవాదినా వదంతే కస్మాత్ ప్రణీతేరమగ్నిష్ఠీయతే సా ప్రణీతేరమప్సక్రయం చీయతే అసౌ భువనే పినాహితాగ్రేతాః తమభిదయేత అవేష్టక ఉపదధాతి అగ్నిహోత్రే దశపూర్ణమాసయోః సుబంధే చాతుర్మాస్యేషు అసో ఆహుః సర్వేషేభ్యకృతష్మిని ఏతద్ధస్తమాహుశ్శండిలాః కమగ్నించినతే సత్రియమగ్నించిన్వానః సంవత్సరం ప్రత్యక్షేణ కమగ్నించినతే సావిత్రమగ్నించిన్వానః అముమాదిత్యం ప్రత్యక్షేణ కమగ్నించినతే నాచికేతమగ్నించిన్వానః ప్రాణాన్ ప్రత్యక్షేణ తమగ్నించినుతే సాధురుహోత్రియమగ్నించిన్వానః బ్రహ్మ ప్రత్యక్షేణ తమగ్నించినుతే వైశ్వశయమగ్నించిన్వానః శరీరం ప్రత్యక్షేణ తమగ్నించినుతే ఉపానువాక్యవాసమగ్నించిన్వానః ఇమాన్ లోకాన్ ప్రత్యక్షేణ తమగ్నించినుతే ఇమమార్ణగేర్గమగ్నించిన్వాన ఇది యగేవాసౌ ఇతశ్చామృతశ్చాద్విజీపాది తమిది యోగ్నేర్మిథూయా వేద మిథునవాన్ భవతి ఆపో వా అగ్నేర్మిథూయా మిథునవాన్ భవతి యగేవమేరా